నడకదాన సమరాల కనుల దాన నీ కనులు నీలి కురులు నన్ను నిలువ నీ కుందవే కలహం సన్నడకదాన భరతనాట్యాలు జవరాలి భంగిమల అరుదైన శిల్పాలు చెలిమేమి కదలికల అవి భరతనాట్యాలు జవరాలి భంగిమల అరుదైన శిల్పాలు కలలు కలపోసి కళలు కలబోసి ఎవరు మలిచేరు ఈ రూపం కలహం సన్నడకదాన కమలాల కనులదాన నీ కనులు నీలి పురులు నన్ను నిలువ నీ కుందవే కలహం సన్నడకదాన కొలువైన వేళలలో ఎన్నెన్ని భావనలో శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో కొలువైన వేళలలో శృతి కలిపి ఏకమౌదాము ఈనాడే కలహం సన్నడకదాన కవలాల కనుల దాన నీ కనులు నీలి కురులు నన్ను నిలువ నీ కుందవే కలహం సన్నడకదానా.